సూర్యకాంతి పుస్తకం 11వ భాగం. అయితే ఇప్పుడు కొత్త వాదన వచ్చిపడింది. భూమి బాగా కుర్రదని ఒక పక్క ఖగోళ శాస్త్రజ్ఞులు, భౌతిక శాస్త్రజ్ఞులును, భూమి బాగా ముసలిదని మరో పక్క జీవశాస్త్రజ్ఞులు, భూగర్భ శాస్త్రవేత్తలు సుమారు 50 ఏళ్ల పాటు వాదులాడుకున్నారు. అయితే మొత్తం వాదనంతా సూర్యుని కాంతి ఎలా ఏర్పడింది, ఏ పదార్థం ఇలా సూర్యుని ప్రకాశింపజేస్తోంది అన్న విషయాల మీదే నిలిచింది. ఖగోళ శాస్త్రవేత్తలు, భౌతిక శాస్త్రజ్ఞులు కలిసి సూర్యుడు కుదించుకుపోవడమే మనకు తెలిసిన గొప్ప శక్తి మూలం అని గట్టిగా చెప్పారు. అంటే భూమి వయసు మరీ ఎక్కువయ్యే అవకాశం లేదన్నమాట. ఇది నిజమేనా, లేక మనకు తెలియని శక్తి మూలం మరేదైనా ఉందా? హెల్మ్హోల్ట్జ్ కాలంలోని శాస్త్రజ్ఞులు కూడా సూర్యుడు దేనితో ఏర్పడ్డాడు అనే విషయాన్ని ఆలోచించనే లేదు. సూర్యుడు భూమి మీద లేనటువంటి ఏదో కొత్త పదార్థంతో ఏర్పడ్డాడనే అనుకుందాం. అలాంటప్పుడు ఆ అజ్ఞాత పదార్థాలలో ఏ నవీన శక్తులు దాగి ఉన్నాయో ఎవరికి తెలుసు? కానీ సూర్య పదార్థం గురించి సమాచారాన్ని రాబట్టడం ఎలా? దీనిని పరిశోధించడానికి మనకి దొరికే ఏకైక ఆనవాలు సూర్యుని నుంచి వెలువడే సూర్యకాంతి మాత్రమే. అయితే అదృష్టవశాత్తు సూర్యకాంతి నుండి సూర్యుని గురించి ఎంతో విలువైన సమాచారం రాబట్టవచ్చని తదనంతరం రుజువైంది. సూర్యకాంతిని గనక ఒక త్రికోణాకారంలో ఉన్న గాజు ముక్క గుండా ప్రసరింపజేస్తే ఆ కాంతి వంగి రంగురంగుల కాంతితో ఇంద్రధనస్సులా విడిపోతుంది. ఈ సత్యాన్ని 1666లో న్యూటన్ కనుగొన్నాడు. కాంతితో ఏర్పడిన ఇంద్రధనస్సుని వర్ణపటం అని పిలిచాడు న్యూటన్. లాటిన్ భాషలో స్పెక్ట్రం అంటే దెయ్యం అని అర్థం. స్పెక్ట్రం అని ఎందుకన్నాడంటే వర్ణపటంలో ఉండేది నిస్థూలమైన కాంతి, దానిని తాకలేం, అనుభూతి చెందలేం. వర్ణపటాన్ని చేసే సాధనాన్ని స్పెక్ట్రోస్కోప్ అని అంటాం. క్రీస్తు శకము 1803లో థామస్ యంగ్ అనే ఇంగ్లీషు శాస్త్రజ్ఞుడు కాంతి వేరువేరు పొడవులు గల చిన్న తరంగాలతో ఏర్పడిందని నిరూపించాడు. ప్రతి తరంగ దైర్ఘ్యం ఒక ప్రత్యేకమైన రంగుకు సంబంధించిందై ఉంటుంది. కానీ అన్ని తరంగ దైర్ఘ్యాలు కలిస్తే తెలుపు రంగు వస్తుంది. కాంతి స్పెక్ట్రోస్కోప్ ద్వారా ప్రయాణిస్తే వేరువేరు తరంగ దైర్ఘ్యాలు ఉన్న కిరణాలు వేరువేరుగా వంగుతాయి. ఈ విధంగా ఒక వర్ణపటం ఏర్పడుతుంది. అన్నిటికంటే పొడవుగా ఉండే తరంగ దైర్ఘ్యాలు ఎరుపు రంగు కాంతిని ఇస్తాయి. అంతేకాక ఇవి అన్నిటికంటే తక్కువగా వంగుతాయి. అందుకే ఇవి వర్ణపటానికి ఒక చివర ఉంటాయి. నారింజ, పసుపు, పచ్చ మరియు నీలం రంగుల తరంగ దైర్ఘ్యాలు ఆ వరుసలో తక్కువవుతూ వస్తాయి. అదే క్రమంలో ఇంకా ఎక్కువగా వంగుతాయి కూడా. అన్నిటికంటే చిన్న తరంగ దైర్ఘ్యాలు ఊదారంగువి. ఇవి వర్ణపటానికి అవతలి కొసలో ఉంటాయి. క్రీస్తు శకము 1814లో జోసెఫ్ వాన్ ఫ్రాన్ హోఫర్ అనే జర్మనీ కాంతి శాస్త్రవేత్త చాలా మంచి స్పెక్ట్రోస్కోప్ని తయారు చేశాడు. ఇతడు జాగ్రత్తగా వర్ణపటాన్ని పరిశీలించాడు. తెల్ల కాగితం మీద నల్లని గీతలు ఉన్నట్లుగా వర్ణపటంలో కొన్ని చీకటి గీతలను కనుగొని ఆశ్చర్యపోయాడు. సూర్యకాంతిలో లేని తరంగ దైర్ఘ్యాలని సూచిస్తున్నాయి ఈ నల్లని గీతలు. వర్ణపటంలో వీటి స్థానాన్ని గుర్తించి ఇవి ఏ తరంగ దైర్ఘ్యాలను సూచిస్తున్నాయో ఖచ్చితంగా గుర్తించగలం. క్రీస్తు శకము 1850లో రోబర్ట్ కిర్కాఫ్ అనే మరో జర్మనీ శాస్త్రవేత్త కూడా ఈ నల్లని గీతలను పరిశోధించి అవి ఏమిటో, ఎందుకు వచ్చాయో గుర్తించగలిగాడు.